అథ కృష్ణయజుర్వేదే క్రమపాఠే చతుర్థకాండే సప్తమః ప్రశ్నః ప్రారంభః అగ్నావిష్ణో సజోషసః అగ్నావిష్ణో ఇత్యగ్నావిష్ణో సజోషసేమాః సజోషసేతి సజోషసః ఇమావర్ధంతో వర్ధంతో వాం వాం గిరః గిర ఇతి గిరః జిమ్నైర్వాజేభిః వాజేభిరా ఆగతం గతమితి గతం వాజశ్చ చమే మే ప్రసవ ప్రసవశ్చ ప్రసవైతి ప్రాసవ చమే మే ప్రయతి ప్రయతిశ్చ ప్రయతిరితి ప్రాయతి చమే మే ప్రసిది ప్రసిదిశ్చ ప్రసిదిరితి ప్రాసిది చమే మే ధీతి ధీతిశ్చ చమే మే క్రతు క్రతుశ్చ చమే మే స్వర స్వరశ్చ చమే మే శ్లోక శ్లోకశ్చ చమే మే శ్రావ శ్రావశ్చ చమే మే శ్రుతి శ్రుతిశ్చ చమే మే జ్యోతి జ్యోతిశ్చ చమే మే సువ సువశ్చ చమే మే ప్రాణ ప్రాణశ్చ ప్రాణైతి ప్రాణ చమే మే పాన అపానశ్చ అపాన ఇత్యపాన చమే మే వ్యాన వ్యానశ్చ వ్యానైతి వీఅన చమే మే సుః అసుశ్చ చమే మే చిత్తం చిత్తం చ చమే మా ఆధీతం ఆధీతం చ ఆధీతమిత్యాధీతం చమే మే వాక్ వాక్చ చమే మే మన మనశ్చ చమే మే చక్షుః చక్షుశ్చ చమే మే శ్రోత్రం శ్రోత్రం చ చమే మే దక్ష దక్షశ్చ చమే మే బలం బలం చ చమే మా ఓజః ఓజశ్చ చమే మే సహ సహశ్చ చమే మా ఆయుః ఆయుశ్చ చమే మే జరా జరా చ చమే మహాత్మా ఆత్మా చ చమే మే తనోః తనోశ్చ చమే మే శర్మ శర్మ చ చమే మే వర్మ వర్మ చ చమే మే అంగాని అంగాని చ చమే మే స్థాని అస్థాని చ చమే మే పరోవంశి పరోవంశి చ చమే మే శరీరాణి శరీరాణి చ చమే మయితి మే జైష్ట్యం చ చమే మహాధిపత్యం ఆధిపత్యం చ ఆధిపత్యమిత్యాధిపత్యం చమే మే మన్యుః మన్యుశ్చ చమే మే భామః భామశ్చ చమే మేమః అమశ్చ చమే మేంభః అంభశ్చ చమే మే జేమా జేమా చ చమే మే మహిమా మహిమా చ చమే మే వరిమా వరిమా చ చమే మే ప్రథిమా ప్రథిమా చ చమే మే వర్ష్మా వర్ష్మా చ చమే మే ద్రాఘుయా ద్రాఘుయా చ చమే మే వృద్ధం వృద్ధం చ చమే మే వృద్ధి వృద్ధిశ్చ చమే మే సత్యం సత్యం చ చమే మే శ్రద్ధ శ్రద్ధా చ శ్రద్ధేతి శ్రద్ధా చమే మే జగత్ జగచ్చ చమే మే ధనం ధనం చ చమే మే వశః వశశ్చ చమే మే కృషిః కృషిశ్చ చమే మే క్రీడా క్రీడా చ చమే మే మోదః మోదశ్చ చమే మే జాతం జాతం చ చమే మే జనిష్యమాణం జనిష్యమాణం చ చమే మే సూక్తం సూక్తం చ సూక్తమితి సూక్తం చమే మే సుకృతం సుకృతం చ సుకృతమితి సూకృతం చమే మే విత్తం విత్తం చ చమే మే వేద్యం వేద్యం చ చమే మే భూతం భూతం చ చమే మే భవిష్యత్ భవిష్యత్ చ చమే మే సుఖం సుఖం చ సుఖమితి సుఖం చమే మే సుపథం సుపథం చ సుపథమితి సుపథం చమే మరుద్ధం వృద్ధం చ చమే మరుద్ధిః వృద్ధిశ్చ చమే మే క్లుప్తం క్లుప్తం చ చమే మే క్లుప్తిః క్లుప్తిశ్చ చమే మే మతిః మతిశ్చ చమే మే సుమతిః సుమతిశ్చ సుమతిరితి సుమతిః చమే మయితి మే శరం చ చమే మే మయః మయశ్చ చమే మే ప్రియం ప్రియం చ చమే మేనుకామః అనుకామశ్చ అనుకామ ఇత్యనుకామః చమే మే కామః కామశ్చ చమే మే సౌమనసః సౌమనసశ్చ చమే మే భద్రం భద్రం చ చమే మే శ్రేయః శ్రేయశ్చ చమే మే వత్స్యః వత్స్యశ్చ శమే మే యశః యశశ్చ శమే మే భగః భగశ్చ శమే మే ద్రవిణం ద్రవిణం చ శమే మే యంతా యంతా చ శమే మే ధర్తా ధర్తా చ శమే మే క్షేమః క్షేమశ్చ శమే మే ధృతిః ధృతిశ్చ శమే మే విశ్వం విశ్వం చ శమే మే మహః మహశ్చ శమే మే సంవిద్ సంవిచ్చ సంవిదితి సంవిద్ శమే మే జ్ఞాత్రం జ్ఞాత్రం చ శమే మే సూః సూశ్చ శమే మే ప్రసూః ప్రసూశ్చ ప్రసూరితి ప్రాసూః శమే మే శీలం శీలం చ శమే మే లయః లయశ్చ శమే మృతం మృతం చ శమే మే మృతం అమృతం చ శమే మే యక్ష్మం అయక్ష్మం చ శమే మే నామయత్ అనామయత్ చ శమే మే జీవాతుః జీవాతుశ్చ శమే మే దీర్ఘాయుత్వం దీర్ఘాయుత్వం చ దీర్ఘాయుత్వమితి దీర్ఘాయుత్వం శమే మే నమిత్రం అనమిత్రం చ శమే మే భయం అభయం చ శమే మే సుఖం సుఖం చ సుఖమితి సుఖం శమే మే శయనం శయనం చ శమే మే సూషా సూషా చ సూషేతి సూషా శమే మే సుదినం సుదినం చ సుజినమితి సోదినం శమే మయితి మే ఊర్చ శమే మే సోమృతా సోమృతా చ శమే మే పయః పయశ్చ శమే మే రసః రసశ్చ శమే మే ఘృతం ఘృతం చ శమే మే మధు మధు చ శమే మే సద్భిః సద్భిశ్చ శమే మే సపీతిః సపీతిశ్చ సపీతిరితి సా ప్రీతిః శమే మే కృషిః కృషిశ్చ శమే మే వృష్టిః వృష్టిశ్చ శమే మే జైత్రం జైత్రం చ శమే ఔద్భిద్యం ఔద్భిద్యం చ ఔద్భిద్యమిద్యోదర్భిద్యం శమే మే రయిః రయిశ్చ శమే మే రాజః రాజశ్చ శమే మే పుష్టం పుష్టం చ శమే మే పుష్టిః పుష్టిశ్చ శమే మే విభు విభు చ విభ్రితి విభు శమే మే ప్రభు ప్రభు చ ప్రభుజితి ప్రాభు శమే మే బహు బహు చ శమే మే భూయః భూయశ్చ శమే మే పూర్ణం పూర్ణం చ శమే మే పూర్ణతరం పూర్ణతరం చ పూర్ణతరమిది పూర్ణాతరం శమే మే క్షితిః అక్షితిశ్చ శమే మే కూజవాః కూజవాశ్చ శమే మేన్నం అన్నం చ శమే మే క్షిత్ అక్షిత్ చ శమే మే వ్రీహయః వ్రీహయశ్చ శమే మే యవాః యవాశ్చ శమే మే మాషాః మాషాశ్చ శమే మే తులాః తులాశ్చ శమే మే ముద్గాః ముద్గాశ్చ శమే మే ఖల్వాః ఖల్వాశ్చ శమే మే గోధూమాః గోధూమాశ్చ శమే మే మసురాః మసురాశ్చ శమే మే ప్రియంగవః ప్రియంగవశ్చ శమే మే నవః అనవశ్చ శమే మే శ్యామాకాః శ్యామాకాశ్చ శమే మే నీవారాః నీవారాశ్చ శమే మాలితి మే అశ్మా చ శమే మే మృత్తికా మృత్తికా చ శమే మే గిరయః గిరయశ్చ శమే మే పర్వతాః పర్వతాశ్చ శమే మే శిఖతాః శిఖతాశ్చ శమే మే వనస్పతయః వనస్పతయశ్చ శమే మే హిరణ్యం హిరణ్యం చ శమే మే యః అయశ్చ శమే మే సీసం సీసం చ శమే మే త్రపు త్రపుశ్చ శమే మే శ్యామం శ్యామం చ శమే మే లోహం లోహం చ శమే మే అగ్నిః అగ్నిశ్చ శమే ఆపః ఆపశ్చ శమే మే విరుధః విరుధశ్చ శమే ఔషధయః ఔషధయశ్చ శమే మే దృష్టపత్యం దృష్టపత్యం చ కృష్ణపత్యమితి కృష్ణాపత్యం శమే మే కృష్ణపత్యం అకృష్టపత్యం చ అకృష్టపత్యమితి కృష్ణాపత్యం శమే మే గ్రామ్యాః రామ్యాశ్చ శమే మే ప్రసవః ప్రసవ ఆరణ్యాః ఆరణ్యాశ్చ యజ్ఞేన యజ్ఞేన కృప్తంతాం కృప్తంతాం విత్తం విత్తం చ శమే మే విత్తిః విత్తిశ్చ శమే మే భూతం భూతం చ శమే మే భూతిః భూతిశ్చ శమే మే వసు వసు చ శమే మే వసతిః వసతిశ్చ శమే మే కర్మ కర్మ చమే మే శక్తి శక్తిశ్చ చమే మేర్థ అర్థశ చమే మేమ ఏమశ్చ చమే మ ఇతి చమే మే గతి గతిష్ట చమే మ ఇది మే అగ్నిశ్చ చమే మహింద్ర ఇంద్రశ్చ చమే మే సోమ సోమశ్చ చమే మహింద్ర ఇంద్రశ్చ చమే మే సవిత సవిత చమే మహింద్ర ఇంద్రశ్చ చమే మే సరస్వతీ సరస్వతీ చమే మహింద్ర ఇంద్రశ్చ చమే మే పూషా పూషా చమే మహింద్ర ఇంద్రశ్చ చమే మే బృహస్పతి బృహస్పతిశ్చ చమే మహింద్ర ఇంద్రశ్చ చమే మే మిత్ర మిత్రశ్చ చమే మహింద్ర ఇంద్రశ్చ చమే మే వరుణ వరుణశ్చ చమే మహింద్ర ఇంద్రశ్చ చమే మే త్వష్టా త్వష్టా చమే మహింద్ర ఇంద్రశ్చ చమే మే ధాతా చమే మహింద్ర ఇంద్రశ్చ చమే మే విష్ణు విష్ణుశ్చ చమే మహింద్ర ఇంద్రశ్చ చమే మేష్నో అశ్వినౌ చమే మహింద్ర ఇంద్రశ్చ చమే మే మరుత మరుతశ్చ చమే మహింద్ర ఇంద్రశ్చ చమే మే విశ్వే విశ్వే చమే మే దేవా దేవా ఇంద్ర ఇంద్రశ్చ చమే మే పృథివీ పృథివీ చమే మహింద్ర ఇంద్రశ్చ చమే మే అంతరిక్ష అంతరిక్షం చమే మహింద్ర ఇంద్రశ్చ చమే మే ద్యో ద్యోశ్చ చమే మహింద్ర ఇంద్రశ్చ చమే మే దిశ దిశ్చ చమే మహింద్ర ఇంద్రశ్చ చమే మే మూర్ధ మూర్ధ చమే మహింద్ర ఇంద్రశ్చ చమే మే ప్రజాపతి ప్రజాపతిశ్చ ప్రజాపతి ప్రజాపతి చమే మహింద్ర ఇంద్రశ్చ చమే మహితి మే రపుంశుశ్చ చమే మే రశ్మి రశ్మిశ్చ చమే మేదాభ్య అదాభ్యశ్చ చమే మేధిపతి అధిపతిశ్చ అధిపతిరిధిపతి చమే మౌపాఘుంశు ఉపాఘుంశుశ్చ ఉపాఘుంశుపాఘుంశు చమే మేంతర్యామ అంతర్యామశ్చ అంతర్యామ ఇత్యంతామ చమే మహేంద్రవాయవ ఐంద్రవాయవశ్చ ఐంద్రవాయవ ఇత్యైంద్రవాయవ చమే మయ మైత్రావరుణ మైత్రావరుణశ్చ మైత్రావరుణ ఇది మైత్రావరుణ చమే మహాశ్విన ఆశ్వినశ్చ చమే మే ప్రతిప్రస్థాన ప్రతిప్రస్థానశ్చ ప్రతిప్రస్థాన ఇది ప్రతిప్రస్థాన చమే మే శుక్ర శుక్రశ్చ చమే మే మంథీ మంథీ చమే మహాగ్రయణ ఆగ్రయణశ్చ చమే మే వైశ్వదేవ వైశ్వదేవశ్చ వైశ్వదేవ ఇది వైశ్వదేవ చమే మే ధ్రువ ధ్రువశ్చ చమే మే వైశ్వానర వైశ్వానరశ్చ చమే మరుదుగ్రహా ఋతుగ్రహాశ్చ ఋతుగ్రహాగ్రహా చమే మేదిగ్రాహ్యా అతిగ్రాహ్యాశ్చ అతిగ్రాహ్యాగ్రాహ్యా చమే మహేంద్రాగ్న ఐంద్రాగ్నశ్చ ఐంద్రాగ్నైంద్రాగ్న చమే మే వైశ్వదేవ వైశ్వదేవశ్చ వైశ్వదేవ ఇది వైశ్వదేవ చమే మే మరుత్వదీయా మరుత్వదీయాశ్చ చమే మే మాహేంద్ర మాహేంద్రశ్చ మాహేంద్ర ఇది మహా ఇంద్ర చమే మహాదిత్య ఆదిత్యశ్చ చమే మే సావిత్ర సావిత్రశ్చ చమే మే సారస్వత సారస్వతశ్చ చమే మే పౌష్ణ పౌష్ణశ్చ చమే మే పాత్నీవర పాత్నీవరశ్చ పాత్నీవత ఇది పాత్నీవర చమే మే హారియోజన హారియోజనశ్చ హారియోజన ఇది హారియోజన చమే మహితి మే యుధ్మశ్చ చమే మే బరిహి బరిహిశ్చ చమే మే వేది వేదిశ్చ చమే మే భిష్ణ్యా భిష్ణ్యాశ్చ చమే మే సృత సృతశ్చ చమే మే సమసా సమసాశ్చ చమే మే గ్రావాణ గ్రావాణశ్చ చమే మే స్వరవ స్వరవశ్చ చమే మా ఉపరవా ఉపరవాశ్చ ఉపరవా ఇత్యుపారవా చమే మే అధిశమనే అధిశమనే చ అధిశమనే ఇత్యధిశమనే క్రమే మే ద్రోణకలశ ద్రోణకలశ్చ ద్రోణకలశ ఇది ద్రోణకలశ క్రమే మే వాయువ్యాని వాయువ్యాని క్రమే మే భూతభృద్ భూతభృద్ భూతభృదితి భూతాభృద్ క్రమే మాధవనీయ ఆధవనీయశ్చ ఆధవనీయ ఇత్యాధవనీయ క్రమే మాగ్నేయుద్ధం ఆగ్నేయుద్ధం చ ఆగ్నేయుద్ధమిత్యాగ్నేయుద్ధం క్రమే మే హవిర్ధానం చ హవిర్ధానమితి హవిధానం క్రమే మే గృహా గృహాశ్చ క్రమే మే సద సదశ్చ క్రమే మే పురోడాశాశ్చ క్రమే మే పచతాశ్చ క్రమే మే వభృథ అవభృతశ్చ అవభృత ఇత్యవభృత క్రమే మే సదాకార సదాకారశ్చ సదాకార ఇది సదాకార క్రమే మరిది మే అగ్నిష్ట క్రమే మే ఘర్మ ధర్మశ్చ క్రమే మేర్క అర్కశ్చ క్రమే మే సూర్య సూర్యశ్చ క్రమే మే ప్రాణ ప్రాణశ్చ ప్రాణ ఇది ప్రాణ క్రమే మేష్మేధ అశ్వమేధశ్చ అశ్వమేధ ఇత్యశ్వమేధ క్రమే మే పృథివీ పృథివీ చ క్రమే మేదిభి అదిష్ట క్రమే మేదితి దిదిష్ట క్రమే మే ద్యో ద్యోష్ట క్రమే మే చక్వరీ చక్వరీరంగులయ అంగులజ్యోతిష దిశ్చ క్షమే మే యజ్ఞేన యజ్ఞేన కల్పంతాం కల్పంతామృత్ హృచ్చ క్షమే మే సామ సామ క్షమే మే స్తోమ స్తోమశ్చ క్షమే మే యజు యజుష్ట క్షమే మే దీక్షా దీక్షా చ క్షమే మే తప తపశ్చ క్షమే మా ఋతు ఋతుష్ట క్షమే మే వ్రతం వ్రతం చ క్షమే మే హోరాత్రయో అహోరాత్రయోర్వృష్ట్యా అహోరాత్రయోరిత్యహరాత్రయో వృష్ట్యా బృహద్రసందరే బృహద్రసందరే చ బృహద్రసందరే ఇది బృహద్రసందరే క్షమే మే యజ్ఞేన యజ్ఞేన కల్పేతాం కల్పేతామితి కల్పేతాం గర్భాశ్చ క్షమే మే వత్సాః వత్సాశ్చ క్షమే మే క్యవిః క్యవిశ్చ యవిరిది త్రి అవిః క్షమే మే క్యవీ క్యవీ చ యవీతి స్త్రీ అవీ క్షమే మే నిత్యవాడ్ నిత్యవాడ్చ నిత్యవాడితి నిత్యావాడ్ క్షమే మే నిత్యౌహీ నిత్యౌహీ చ క్షమే మే పంచావిః పంచావిశ్చ పంచావిరిది పంచావిః క్షమే మే పంచావీ పంచావీ చ పంచావీతి పంచ అవీ క్షమే మే త్రివత్సః త్రివత్సశ్చ త్రివత్స ఇది త్రివత్సః క్షమే మే త్రివత్సా త్రివత్సా చ త్రివత్సేది త్రివత్సా క్షమే మే తుర్యవాడ్ తుర్యవాడ్చ తుర్యవాడితి తుర్యావాడ్ క్షమే మే తుర్యౌహీ తుర్యౌహీ చ క్షమే మే అష్టవాద్ అష్టవాచ అష్టవాదితి అష్టావాద్ క్షమే మే పష్టౌహీ పష్టౌహీ చ క్షమే మముక్షా ముక్షా చ క్షమే మే వశా వశా చ క్షమే మా ఋషభ ఋషభశ్చ క్షమే మే వేహత్ వేహచ్చ క్షమే మే నద్వాన్ అనద్వాన్ చ క్షమే మే ధేను ధేనుశ్చ క్షమే మహాయుః ఆయుర్యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాం ప్రాణ ప్రాణో యజ్ఞేన ప్రాణ ఇది ప్రాణ యజ్ఞేన కల్పతాం కల్పతామపాన అపానో యజ్ఞేన అపానైత్యవాన యజ్ఞేన కల్పతాం కల్పతాం జ్ఞాన జ్ఞానో యజ్ఞేన జ్ఞాన ఇది వీరన యజ్ఞేన కల్పతాం కల్పతాం చక్షుర్యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతామి శ్రోత్రం శ్రోత్రం యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాం మన మనో యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాం వాగ్ వాగ్యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతామాత్మా ఆత్మాయజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాయజ్ఞ యజ్ఞో యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతామితి కల్పతాం ఏకా చ క్షమే మే త్రిస్రః త్రిస్రశ్చ క్షమే మే పంచ పంచ చ క్షమే మే సప్త సప్త చ క్షమే మే నవ నవ చ క్షమే మయేకాదశ ఏకాదశ చ క్షమే మే త్రయోదశ రజోదశ చ రజోదశేది త్రయోదశ చ మే మే పంచదశ పంచదశ చ పంచదశేది పంచాదశ చ మే మే సప్తదశ సప్తదశ చ సప్తదశేది సప్తాదశ చ మే మే నవదశ నవదశ చ నవదశేది నవదశ చ మే మేక వింశతిః ఏక వింశతిశ్చ ఏక వింశతిరిత్యేక వింశతిః చ మే మే త్రయో వింశతిః త్రయో వింశతిశ్చ త్రయో వింశతిరిది త్రయః వింశతిః చ మే మే పంచ వింశతిః పంచ వింశతిశ్చ పంచ వింశతిరిది పంచా వింశతిః చ మే మే సప్త వింశతిః సప్త వింశతిశ్చ సప్త వింశతిరిది సప్తా వింశతిః చ మే మే నవ వింశతిః నవ వింశతిశ్చ నవ వింశతిరిది నవ వింశతిః చ మే మయేక త్రివింశత్ ఏక త్రివింశత్ ఏక త్రివింశతిత్యేక త్రివింశత్ చ మే మే త్రయస్త్రివింశత్ త్రయస్త్రివింశత్ త్రయస్త్రివింశతిరి త్రయః త్రివింశత్ చ మే మే చతస్రః చతస్రశ్చ చ మే మేష్టౌ అష్టౌ చ చ మే మే ద్వాదశ ద్వాదశ చ చ మే మే షోడశ షోడశ చ చ మే మే వింశతిః వింశతిశ్చ చ మే మే చతుర్వింశతిః చతుర్వింశతిశ్చ చతుర్వింశతిరిది చతుః వింశతిః చ మే మేష్టావింశతిః అష్టావింశతిశ్చ అష్టావింశతిరిత్యష్టావింశతిః చ మే మే ద్వాత్రివింశత్ ద్వాత్రివింశత్ చ మే మే షట్్రివింశత్ షట్్రివింశత్ షట్్రివింశతిరిది షట్్రివింశత్ చ మే మే చత్వారివింశత్ చత్వారివింశత్ చ మే మే చతుశ్చత్వారివింశత్ చతుశ్చత్వారివింశత్ చతుశ్చత్వారివింశతిరిది చతుశ్చత్వారివింశత్ చ మే మే అష్టాచత్వారివింశత్ అష్టాచత్వారివింశత్ అష్టాచత్వారివింశతిరిద్యష్టాచత్వారివింశత్ చ మే మే వాజః వాజశ్చ ప్రసవః ప్రసవశ్చ ప్రసవైతి ప్రాసవః చాబిజః అబిజశ్చ అబిజైత్యబీజః చక్రతుః క్రతుశ్చ చసువః సువశ్చ చమూర్ధా మూర్ధా చ చవ్యశ్నియః యశ్నియశ్చ యశ్నియ ఇది వి అశ్నియః సాంధ్యాయనః ఆంధ్యాయనశ్చ సాంధ్యః పంచశ్చ చ భౌవనః భౌవనశ్చ చ భువనః భువనశ్చ చాధిపతిః అధిపతిశ్చ అధిపతిరిత్యధిపతిః చేతి చ వాజోనః తత్సప్త సప్త ప్రదిశః ప్రదిశశ్చతస్రః ప్రదిశ ఇది ప్రదిశః చతస్రో వా పరావతః పరావత ఇది పరావతః వాజోనః నో విశ్వైః విశ్వైర్దేవైః దేవైర్ధనసాతౌ ధనసాతావిహ ధనసాతావిత ధనసాతౌ ఇహావసు అవతిత్రవసు విశ్వే అద్య అద్య మరుతః మరుతో విశ్వే విశ్వభూతీ భూతే విశ్వే విశ్వే భవంతు భవంతు అగ్నయః అగ్నయరి సమిద్ధాః సమిద్ధాయి సమిద్ధాః విశ్వేనః నో దేవాః దేవా అవసా అవసా ఆగమంతు గమంతు విశ్వం విశ్వవస్తు అస్తు ద్రవిణం ద్రవిణం వాజః వాజో అస్మే అస్మే ఇత్యస్మే వాజస్య ప్రసవం ప్రసవం దేవాః ప్రసవమిది ప్రాసవం దేవారథైః రథైర్యాత యాతాహిరణ్యైః హిరణ్యైరిది హిరణ్యైః అగ్నిరింద్రః ఇంద్రో బృహస్పతిః బృహస్పతిర్మరుదః మరుతః సోమపీతయే సోమపీతయ ఇది సోమాపీతయే వాజే వాజేవత వాజే వాజయితి వాజే వాజే అవత వాజినః వాజినో నః మధనేషు ధనేషు విప్రాః విప్రా అమృతాః అమృతారజ్ఞాః ఋతజ్ఞా ఇత్రిదాజ్ఞాః అస్య మధ్వః మధ్వః పిబత పిబత మాదయధ్వం మాదయధ్వం తృప్తాః తృప్తాయాత యాతపథిభిః పథిభిర్దేవయానైః పథిభిరిది పథేభిః దేవయానైరిది దేవాయానైః వాజః పురస్తాద్ పురస్తాదుత ఉత మధ్యతః మధ్యతో నః నో వాజః వాజో దేవాన్ ఏవాగం ఋతుభిః ఋతుభిః కల్పయాది ఋతుభిరిద్రుతోభిః కల్పయాదీతి కల్పయాది వాజస్య హి హి ప్రసవః ప్రసవో నన్నమీతి ప్రసవ ఇది ప్రాసవః అన్నమేతి విశ్వాః విశ్వాశాః ఆశావాజపతిః వాజపతిర్భవేయం వాజపతిరిది వాజాపతిః భవేయమితి భవేయం పయః పృథివ్యాం పృథివ్యాం పయః పయవోషధేషు ఓషధేషు పయః పయోలివి దివ్యంతరిక్షే అంతరిక్షే పయః పయోధాం ధామితి ధాం పయస్వతే ప్రదిశః ప్రదిశః సంతు ప్రదిశ ఇది ప్రాదిశః సంతు మహ్యం మహ్యమితి మహ్యం సమ్మా మా సృజామి సృజామి పయసా పయసా ఘతేన ఘతేన సమ్మా మా సృజామి సృజామ్యపః అపవోషధీభి ఓషధీభిరిత్యోషధీభి సోహం అహం వాజు వాజుగం సమేయం సమేయమన్వే అగ్నైత్యగ్నే నక్రోషా సా సమనసా సమనసా విరూపే సమనసేతి సా మనసా విరూపే ధాపయేతే విరూపే ఇది వీరూపే ధాపయేతే శిశుం ధాపయేతే ఇది ధాపయేతే శిశుమేకం ఏకగం సమీచీ సమీచీ ఇది సమీచీ వ్యావాక్షామ క్షామా రుక్మ రుక్మో అంత అంతర్వి విభాతి భాతి దేవా దేవా అగ్ని అగ్నిం ధారయన్ ధారయన్ ద్రవిణోదా ద్రవిణోదాలి ద్రవిణ దా సముద్రోసి అసి నభస్వాన్ నభస్వానార్ద్రదాను ఆర్ద్రదాను శంభో ఆర్ద్రదాను విద్యార్ద్రదాను శంభోర్మయోభో శంభోరితి శంభో మయోభూరభి మయోభూరితి మయభూ అభిమా మా వాహి వాహి స్వాహా స్వాహా మారుత మారుతోసి అసి మరుతాహం మరుతాంగణ శంభో శంభోర్మయోభో శంభోరితి శంభో మయోభూరభి మయోభూరితి మయభూ అభిమా మా వాహి వాహి స్వాహా స్వాహా వస్యు అవస్యరసి అసి తువస్వాన్ తువస్వాన్ శంభో శంభోర్మయోభో శంభోరితి శంభో మయోభూరభి మయోభూరితి మయభూ అభిమా మా వాహి వాహి స్వాహా స్వాహేతి స్వాహా అగ్నిజ్మి ఇనజ్మి శవసా శవసా ఘతేన ఘతేన దివ్యం దివ్యకం సుపర్ణం సుపర్ణం మయసా సుపర్ణమిది సోపర్ణం మయసా బృహంతం బృహంతమిది బృహంతం తేన వయమ్ వయమ్ పదేమ పదేమ బ్రధ్నస్ బ్రధ్నస్ విష్టపం విష్టపం సువ సువోరుహాణా రుహాణా అధి అధినాకే నాక ఉత్తమే ఉత్తమయుద్యుతమే ఇమౌతే తే పక్ష పక్షావజరౌ అజరౌ పరత్నిణ పరత్నిణోజాభ్యాభ్యాగం రక్షాగుంసి రక్షాగస్య పహగుంసి అపహగుంసిగ్నే అపహగుంసీత్యపహగుంసి అగ్నైత్యగ్నే తాభ్యాం పదేమ పదేమ సుకృతా సుకృతము సుకృతమిది సుకృతా లోకం లోకం యత్ర ఋషయ ఋషయ ప్రథమజా ప్రథమజాయే ప్రథమజా ఇది ప్రథమజా ఏ పురాణా పురాణా ఇది పురాణా శిరసి అసి సముద్రయోని సముద్రయోనిరిందు సముద్రయోనిర్వి సముద్రాయోని ఇందుర్దక్ష దక్షేన శేన ఋదావా ఋతాలే ఋదావా హిరణ్యపక్షన హిరణ్యపక్ష ఇది హిరణ్యాపక్ష శకునోరణ్యో భరణ్యుర్మహాన్ మహాన్ సథస్థే సథస్థే ధ్రువ సథస్థ ఇది సథాస్థే ధ్రువ ఆ నిషత్త నిషత్త ఇది నీసత్త నమస్తే తే అసు అస్సు మా హిగుంసీ హిగుంసీర్విశ్వస్ విశ్వస్ మూర్ధన్ మూర్ధన్నధి అధితిష్టతి తిష్టతి శ్రుత శ్రుత ఇది శ్రుత సముద్రే తే హృదయం హృదయమంత అంతరాయు ఆయుర్ద్యావా పృథివీ ద్యావా పృథివీ భువనేషు ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ భువనేష్వర్పితే అర్పితే ఇత్యర్పితే ఉద్నోదత్త దత్తోదధి ఉదధిం భింద ఉదధిమిదాధిం భింద్రివ ఇవ పర్జన్యాత్ పర్జన్యాదంతరిక్షాత్ అంతరిక్షాత్ పృథివ్యా పృథివ్యాస్తత తోన మావృష్ట్యా వృష్ట్యావత అవతేత్యవత దివో మూర్ధా మూర్ధాసి అసి పృథివ్యా పృథివ్యానాభి నాభిరూర్ ఊర్గవాం అపామౌషధీనా ఓషధీనామిోషధీనా విశ్వాయుశర్మ విశ్వాయరి విశ్వ ఆయు శర్మ సప్రథా సప్రథా నమ సప్రథా ఇది సా ప్రథా నమస్పథే పథ ఇది పథే ఏన ఋషయ ఋషయస్తపసా తపసా సత్రం సత్రమాసత ఆసతేంధానా ఇంధానా అగ్ని అగ్నిం సువ సువరాభరంత ఆభరంత ఇద్రాభరంత తస్మిన్నహం అహన్ని నిదధే దే నాకే నాకే అగ్ని అగ్నిమేతం ఏతయ్యం యమాహు ఆహుర్మనవ మనవస్తీర్ణబరిహిషం స్తీర్ణబరిహిషమితి స్తీర్ణాబరిహిషం తం పత్నీ పత్నీభిరను అనుగచ్చేమ గచ్చేమ దేవా దేవాస్పుత్రై పుత్రైర్భ్రాతృభి భ్రాతృభిరుత భ్రాతృభిర్విభ్రాతృభి ఉత వాహిరణ్యై హిరణ్యేది హిరణ్యై నాకం గృహానా గృహానాస్సుకృత సుకృతస్ లోకే సుకృతస్ేది సుకృతస్ లోకే తృతీయే తృతీయే పృష్టే పృష్టే అధి అధిరోచనే రోచనే దివ దివ ఇది దివ ఆ వాచ వాచో మధ్యం మధ్యమరుహద్ అరుహద్భురణ్యు భురణ్యురయ అయమగ్ని అగ్ని సత్పతి సత్పతిశ్చేకితాన సత్పతిరితి సత్పతి చేకితాన ఇది చేకితాన పృష్టే పృథివ్యా పృథివ్యా నిహిత నిహితో దవిద్యుత నిహిత ఇది నిహిత దవిద్యుతదధస్పదం అధస్పదం కృణుతే అధస్పదమిత్యధ పదం కృణుతే ఏ పృథమ్యవ పృథమ్యవ ఇది పృథమ్యవ అయమగ్ని అగ్నిర్వీరతమ వీరతమో వయోధా వీరతమ ఇది వీరతమ వయోధా సహస్రియ వయోధా ఇది వయోధా సహస్రియో దీప్యతాం దీప్యతామప్రయుచ్ఛన్ అప్రయుచ్ఛన్నిత్యప్రాయుచ్ఛన్ విభ్రాజమాన శరీరస్య విభ్రాజమాన ఇది విభ్రాజమాన శరీరస్ మధ్యే మధ్య ఉప ఉపప్రయాత దివ్యాని దివ్యాని ధామ ధామే విధామ సంప్ర ప్రత్యబద్ధం చబద్ధమను అనుసం సంప్ర ప్రయాత జాతాగ్నే అగ్నే పథ రథో దేవయానాన్ దేవయానాన్ కృణధ్వం దేవయానామితి దేవాయానాన్ కృణధ్వమితి కృణధ్వం అస్మిన్ సధస్థే సధస్థే అధి సధస్థ ఇది సధాస్థే అధ్యుత్తరస్మిన్ ఉత్తరస్మిన్ విశ్వే ఉత్తరస్మిన్నిత్యుదరస్మిన్ విశ్వే దేవాః దేవాయజమాన యజమానశ్చ చ సీదత సీదతేతి సీదత ఏనా సహస్రం సహస్రం వహసి వహసి ఏనాగ్నే అగ్నే సర్వవేదసం సర్వవేదసమితి సర్వావేదసం తేనేమం ఇమం యజ్ఞం యజ్ఞం నః నోమః వహదేవజాన దేవజానోయ దేవజాన ఇతి దేవాయాన య ఉత్తమ ఉత్తమ ఇత్యుతమ ఉద్బుద్ధ్యస్వ బుద్ధ్యస్వాగ్నే అగ్నే ప్రతి ప్రతిజాగ్రి జాగృష్యేనం ఏనమిష్టాపూర్తే ఇష్టాపూర్తే సం ఇష్టాపూర్తే ఇది ఇష్టాపూర్తే సం సులేథాం సులేథామయం అయం చేతి చ పునః కృణ్వన్ కృణ్వద్స్వా పితరం ఇతరం యువానం యువానమన్వాదాగుంసీత్ అన్వాదాగుంసీత్ త్వయి అన్వాదాగుంసీదిత్యను ఆదాగుంసీత్ త్వయి తంతు తంతుమేతం ఏతమిత్యేతం అయం తే తే యోనిః యోనిర్ఋత్వయః ఋత్వయోయతః యతో జాతః జాతో అరోచథాః అరోచథా ఇత్యరోచథాః సంజానన్ జానన్నగ్నే అగ్నా ఆరోహ రోహాథ అథానః నోవర్ధయ వర్ధయా రయిం రయిమితి రయిం మమాగ్నే అగ్నే వర్చ వర్చో విహవేషు విహవేష్వస్సు విహవేష్ితి విహవేషు అస్సు వయమ్ వయమ్ త్వేంధానా ఇంధానాస్తనువం తనువం వృషేమ వృషేమేది వృషేమ మహ్యం నమంతాం నమంతాం ప్రదిశ ప్రదిశ శతస్ర ప్రదిశైలి ప్రాదిశ శతస్రస్త్వయాధ్యక్షేణ అధ్యక్షేణ పృతనా అధ్యక్షేణేంద్రధీయక్షేణ పృతనా జయేమ జయేమేతి జయేమ మమ దేవా దేవాహవే విహవే సంతు విహవ ఇది విహవే సంతు సర్వే సర్వ ఇంద్రావంత ఇంద్రావంతో మరుత ఇంద్రావంత ఇది ఇంద్రావంత మరుతో విష్ణు విష్ణురగ్ని అగ్నిరిత్యగ్ని మమ అంతరిక్షం అంతరిక్షమురు ఉరు గోపం గోపమస్తు అస్సు మహ్యం మహ్యం వాత వాతపవతాం పవతాం కామే కామే అస్మిన్ అస్మిన్నిత్యస్మిన్ మయి దేవాః దేవాద్రవిణం ద్రవిణమా ఆయజంతాం యజంతాం మయి మయి ఆశీః ఆశీరస్సు ఆశీరిత్యాశీః అస్సు మయి మయి దేవహూతిః దేవహూతిరితి దేవాహూతిః దైవ్యాహోతారా హోతారావనిషంత అనిషంత పూర్వే పూర్వే రిష్టాః అరిష్టా శ్యామ శ్యామతనువా తనువా సువీరాః సువీరా ఇది సువీరాః మహ్యం యజంతు యజంతు మమ మమయాని యాని హవ్యా హవ్యాకూతి ఆకూతి సత్యా ఆకూతిరిత్యాకూతి సత్యా మనస మనసో మే మే అస్సు అస్తిస్తు ఏ నో మాని నిగాంకథమత్ కథమచ్చన చనాహ అహం విశ్వే విశ్వే దేవాస దేవాసో అధి అధివోచత ఓచతా మే మయితి మే దేవీర్షడుర్వీః షడుర్వీరురు షడుర్వీరితి షడుర్వీః పూర్ణ నః కృణోత కృణోత విశ్వే విశ్వే దేవాస దేవాస ఇహ ఇహ వీరయుధ్వం వీరయుధ్వమితి వీరయుధ్వం మాహాస్మహి హాస్మహి ప్రజయా ప్రజయామా ప్రజయేరి ప్రాజయా మా తనోభి తనోభిర్మా మా రథామ రథామద్విషతే ద్విషతే సోమ సోమరాజన్ రాజన్మితి రాజన్ అగ్నిర్మన్యుం మన్యుం ప్రతినుదన్ ప్రతినుదన్ పురస్తాద్ ప్రతినుదన్నిది ప్రతినుదన్ పురస్తాదరద్ధ రద్ధో గోపాః గోపాః పరి గోపా ఇది గోపాః పరిపాహి పాహినః నాస్త్వాం త్వమిది త్వం ప్రత్యంచోయంతు యంతు నిగుదః నిగుదః పునః నిగుత ఇది నిగుదః పునస్తే తే మా అమైషాణం ఏషాం చిత్తం చిత్తం ప్రబుధాః ప్రబుధావి ప్రబుధేతి ప్రాబుధాః వినేషత్ నేషదితి నేషత్ ధాతాధాతృణాం ధాతృణాం భువనస్య భువనస్య యః యస్పతిః పతిర్దేవం దేవం సవితారం సవితారమభిమాతిషాహం అభిమాతిషాహమిత్యభిమాతి సాహం ఇమం యజ్ఞం యజ్ఞమశ్వినా అశ్వినోభా ఉభా బృహస్పతిః బృహస్పతిర్దేవాః దేవాః పాంతు పాంతు యజమానం యజమానం న్యర్థాద్ న్యర్థాదితి అర్థాద్ రువ్యచానః రువ్యచా ఇత్యరువ్యచానాః మమ మహిషః మహిషః శర్మ శర్మ యగుంసద్ యగుంసదస్మిన్ అస్మిన్ హవే హవే పురుహూతః పురుహూతః పురుక్షు పురుహూత ఇది పురుహూతః పురుక్షితి పురుక్షు సనః నః ప్రజాయీ ప్రజాయీ హరియశ్వ ప్రజాయి ప్రాజాయీ హరియశ్వమృయ హరియశ్వేది హరి అశ్వ మృణయేంద్ర ఇంద్రమా మానః నో రీరిషః రీరిషో మా మా పరాః పరాధాః దా ఇది దాః ఏనః నః సపత్నాః సపత్నా అప ఆపాతే తే భవంతో భవంతింద్రాగ్నిభ్యాం ఇంద్రాగ్నిభ్యామవ ఇంద్రాగ్నిభ్యామితి ఇంద్రాగ్నిభ్యాం అవబాధామహే బాధామహే తాన్ తాని తాన్ వసవో రుద్రాః రుద్రాదిత్యాః ఆదిత్యా ఉపరిస్పృశం ఉపరిస్పృశం మా ఉపరిస్పృశమిత్యుపరిస్పృశం మోగ్రం ఉగ్రం చేత్తారం చేత్తారమధిరాజం అధిరాజమక్రన్ అధిరాజమిత్యధిరాజం అక్రన్నిత్యక్రన్ అర్వాంచమింద్రం ఇంద్రమముద అముతో హవామహే హవామహేజ యో భోజిత్ భోజిద్ధనజిత్ భోజిది భోజిత్ ధనజిదశ్వజిత్ ధనజిది ధనజిత్ అశ్వజిద్య అశ్వజిదిత్యశ్వజిత్ య ఇతి యః ఇమన్న మమ యజ్ఞం యజ్ఞం విహవే విహవే జుషస్వ విహవ ఇది విహవే జుషస్వాస్య అస్య కుర్మ కుర్మో హరివః హరివో మేదినం హరివైతి హరివః మేదినం త్వా త్వేతి త్వా అగ్నేర్మన్వే మన్వే ప్రథమస్య ప్రథమస్య ప్రచేతసః ప్రచేతసోయం ప్రచేతసైతి ప్రాచేతసః యం పాంచజన్యం పాంచజన్యం బహవః పాంచజన్యమిది పాంచజన్యం బహవస్స నింధతే సమింధత ఇది సం నింధతే విశ్వస్యాం విశి విశి ప్రవిశివాగుంసం ప్రవిశివాగుంసమీమహే ప్రవిశివాగుంసమిది ప్రవిశివాగుంసం ఈమహే సహ సనః వాముంచతు ముంచంహస అగుంహస ఇత్యగుంహస యస్యేదం ఇదం ప్రాణం ప్రాణం నిమిషత్ ప్రాణదిది ప్రాణత్ నిమిషద్యత్ నిమిషదితి నిమిషత్ యదేజతి ఏజతి యస్య యస్య జాతం జాతం జనమానం జనమానం చేవలం కేవలమిది కేవలం సౌమ్యగ్నిం అగ్నిం నాథితః నాథితో జోహవీమి జోహవీమి సహ సనః ద్వముంచతు ముంచత్వగంహసః అగంహస ఇత్యగంహసః ఇంద్రస్య మన్యే మన్యే ప్రథమస్య ప్రథమస్య ప్రచేతసః ప్రచేతసో వృత్రఘ్నః ప్రచేతస ఇది ప్రాచేతసః వృత్రఘ్నస్తోమాః వృత్రఘ్న ఇది వృత్రాఘ్నః స్తోమా ఉప ఉపమాం మాముపాగుః ఉపాగురిత్యుప ఆగుః యో దాశుషః దాశుషః సుకృతః సుకృతో హవం సుకృత ఇది సుకృతః హవముప ఉపగంతాః గంతాసః సనః మాముంచతు ముంచత్వగుంహసః అగుంహస ఇత్యగుంహసః యః సంగ్రామం సంగ్రామం నయతి సంగ్రామమిది సంగ్రామం నయతి తమ్ సంవశీ వశీ యుధే యుధేయః యః పుష్టాని పుష్టాని సగుంసృజతి సగుంసృజతి త్రయాణి సగుంసృజతీతి సంసృజతి త్రయాణీతి త్రయాణి స్తౌమీంద్రం ఇంద్రం నాసితః నాసితో జోహవీమి జోహవీమి సహ సనః మాముంచతు ముంచత్వగుంహసః అగుంహస ఇత్యగుంహసః మన్వే వాం వాం మిత్రావరుణాః మిత్రావరుణా తస్య మిత్రావరుణేతి మిత్రావరుణాః తస్య విత్తం విత్తకం సత్యౌజసా సత్యౌజసా దృగుంహణా సత్యౌజసేతి సత్యావోజసా దృగుంహణాయం యన్నుదేథే నుదేథే ఇది నుదేథే యా రాజానం రాజానగం సరథం సరథం యాథః సరథమితి సారథం యాథ ఉగ్రా ఉగ్రాతా తాన నో ముంచతం ముంచతమాగస ఆగస ఇత్యాగస యోవాం వాగుమ్రస రత రుజురశ్మి రుజురశ్మి సత్యధర్మా రుజురశ్మిరిజోరశ్మి సత్యధర్మా మిథు సత్యధర్మేది సత్యాధర్మా మిథు చరంతం చరంతముపయాతి ఉపయాతి దూషయన్ ఉపయాతీత్యుపాయాతి దూషయన్నిది దూషయన్ సౌమి మిత్రావరుణ మిత్రావరుణానాసిత మిత్రావరుణేతి మిత్రావరుణ నాసితో జోహవీమి జోహవీమితౌ కౌన అవముంచతం ముంచతమాగస ఆగస ఇత్యాగస వాయోస్సవితు సవితుర్విదథాని విదథాని మన్మహే మన్మహేయ యావా ఆత్మన్వద్ ఆత్మన్వద్భృత ఆత్మన్వదిత్యాత్మన్వద్ విభృతోయౌ యౌ చ రక్షత రక్షత ఇది రక్షత యౌ విశ్వస్య విశ్వస్య పరిభూ పరిభూవభూవతు పరిభూ ఇది పరిభూ అభూవతు స్తౌ తౌన ద్వముంచతం ముంచతమాగస ఆగస ఇత్యాగస ఉపశ్రేష్టాహ శ్రేష్టాన ఆశిష ఆశిషో దేవయోః ఆశిష ఇత్యా ఆశిష దేవయోర్ధర్మే ధర్మే అస్థిరన్ అస్థిరన్ నిత్యస్థిరన్ సౌమి వాయుం వాయుం సవితారం సవితారం నాథిత నాథితో జోహవీమి జోహవీమితౌ తౌన వాముంచతం ముంచతమాగస ఆగస ఇత్యాగస అథీతమో రథీనా అథీతమావిరథీతమో రథీనామస్వే అహ్వభూతయే ఊతయే శుభం శుభం గమిష్టౌ గమిష్టౌ స్వయమేభిః స్వయమేభిరశ్వైః స్వయమేభిర్జు సూయమేభిః అశ్వైరిత్యశ్వైః యజోర్వాం వాం దేవౌ దేవౌ దేవేషు దేవేష్వనిషితం అనిషితమోజః అనిషితమిత్యనీషితం ఓజస్తౌ తౌనః మాముంచతం ముంచతమాగసః ఆగస ఇత్యాగస యదయాతం అయాతం వహతుం వహతుం సూర్యాయాః సూర్యాయాః త్రిచక్రేణ త్రిచక్రేణ సపుంసదం త్రిచక్రేణేతి త్రిచక్రేణ సపుంసదమిచ్ఛమానౌ సపుంసదమితి సాంసదం ఇచ్ఛమానావితీచ్ఛమానౌ సౌమి దేవౌ దేవాశ్వినౌ అశ్వినౌ నాథితః నాథితో జోహవీమి జోహవీమితౌ తౌనః ద్వముంచతం ముంచతమాగసః ఆగస ఇత్యాగసః మరుతాం మన్వే మన్వే అధి అధినః నోబ్రువంతు బ్రువంతు ప్రేమాం ఇమాం వాచం వాచం విశ్వాం విశ్వామవంతు అవంతు విశ్వే విశ్వరిది విశ్వే ఆశోరసవే ఉవే సృయమాన్ సృయమానూతయే సృయమానితి సూయమాన్ ఊతయేతే తేన నోముంచంతు ముంచంతేన సహ ఏన సహిత్యేన సహ విగ్మమాయుధం ఆయుధం వీడితం వీడితం సహస్వత్ సహస్వద్దివ్యం దివ్యగం శ్రద్ధ శ్రద్ధ పృతనాసు పృతనాసు జిష్ణు జిష్ణుది జిష్ణు స్తౌమి దేవాన్ దేవాన్ మరుత మరుతో నాథిత నాథితో జోహవీమి జోహవీమితే తేన వాముంచంతు ముంచంతేన సహ తేన సహిత్యేన సహ దేవానాహం మన్వే మన్వే అధి అధినః నో బ్రువంతు బ్రువంతు ప్రేమాం ఇమాం వాచం వాచం విశ్వాం విశ్వామవంతు అవంతు విశ్వే విశ్వరిది విశ్వే ఆశోనుభవే ఉభే సుయమాన్ సుయమానూతయే సుయమానితి సూయమాన్ ఊతయేతే తేన వామంచంతు మంచంత్రేణ సహ ఏన సైత్యేన సహ యదిదం ఇదం మా మాభిశోచతి అభిశోచతి పౌరుషేయేణ అభిశోచతీత్యభిశోచతి పౌరుషేయేణ దైవ్యేన దైవ్యేనేతి దైవ్యేన సౌమి విశ్వాన్ విశ్వాన్ దేవాన్ దేవాన్నాథిత నాథితో జోహవీమి జోహవీమితే తేన నోముంచంతు ముంచంతేన సహ ఏన సైత్యేన సహ అనున నోద్య అద్యానుమతి అనుమతిరను అనుమతిరిత్యనోమతి ఇదనుమత్ ఇదనుమతే అనుమతే త్వం అనుమతరిత్యనోమతే త్వం వైశ్వానర వైశ్వానరో నూత్యా ఊత్యా పృష్ట పృష్టో దివి దివీది దివి ఏ అప్రథేతాం ఏ ఇది ఏ అప్రథేతామమితేభిః అమితేభిరోజోభిః ఓజోభిర్యే ఓజోభిరిత్యోజహాభిః ఏ ప్రతిష్టే ఏ ఇది ఏ ప్రతిష్టే అభవతాం ప్రతిష్టే ఇది ప్రతిష్టే అభవతాం వసూనాం వసూనామిది వసూనాం సౌమి ద్యావా పృథివీ ద్యావా పృథివీ నాథితః ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ నాథితో జోహవీమి జోహవీమితే తేన హే ఇది వాముంచతం ముంచతమగుంహసః అగుంహస ఇత్యగుంహసః ఉర్వీ రోదసీ ఉర్వీ ఇత్యుర్వీ రోదసీ వరివ రోదసీ ఇది రోదసీ వరివ కృణోతం కృణోతం క్షేత్రస్య క్షేత్రస్య పత్నీ పత్నీ అధి పత్నీ ఇది పత్నీ అధినః నో బ్రూజాతం బ్రూజాతమిది బ్రూజాతం సౌమిద్యావా పృథివీ ద్యావా పృథివీ నాథితః ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ నాథితో జోహవీమి జోహవీమి తే తేన తే ఇది తే నో ముంచతం ముంచతమగుంహతః అగుంహస ఇత్యగుంహస యత్తే తే వయమ్ అయమ్ పురుషత్వా పురుషత్వాయ విష్ఠ పురుషత్రేది పురుషాత్వా యదిష్ఠా విద్వాగుంస అవిద్వాగుంసశ్చ క్రమ చక్రమాగత్ కచ్చన చనాగ ఆగ ఇత్యాగ కృధీసు స్వస్మాన్ అస్మాగుం అరితే అరితేరనాగా అనాగావి ఏనాగుంసి ఏనాగుంసి శిశ్రథ శిశ్రథో విశ్వగ విశ్వగగ్నే అగ్న ఇత్యగ్నే యథాహ హతర్ తద్వసవ వసవో గౌర్యం గౌర్యం చిత్ చిత్పది పదిషితాం సితామముంచత అముంచతాయజత్రాః యజత్రా ఇది యజత్రాః ఏవాత్వం త్వమస్మద్ అస్మత్ప్ర ప్రముంచ ముంచావి వ్యగుంహః అగుంహః ప్ర ప్రాతారి అతార్యగ్నే అగ్నే ప్రతరాం ప్రతరాన్నః ప్రతరామిది ప్రాతరాం న ఆయుః ఆయురిత్యాయుః ఓం చతుర్థకాండే సప్తమః ప్రశ్నః సమాప్తః చతుర్థకాండం చ సంపూర్ణం.